అంబితం కానీ మైత్రి రైలు ప్రయాణం ఉందాయి కదా, మైత్రి రైలు పాలన గట పాలన ఆర్థిక ఉందాయి అది మీ దూస హోర మేరకు అమ్మ రాజ్య సేవకి అన్న హుందరు వెట పగల బాధిన ఇవాగ ముందు ముందు పాలన గిరిన మైత్రి రండి కదా మమ ఇదిట్నా మీ విండోని మైత్రి మహత్య జనాధిపతి కోమత్ దెన్ లంకావి ఇటుకుట ఏ ఏటాడాల మీ పక్షిమ్మ తమ మీ ఆంధ్ర తీటెండు ఏమునుత్తమ సాత్ర గమనకి అన్న పుల మీ రటి మీ రట యథాతత్వర పత్కరాన్ని సంవర్ధన క్రియావళి ఇదిరటి గిని అన్న రటే మే ఆసియావే లుకు మిస్థాన ఇక్కడ గిని అన్న మీ రట ఈ తత్వర గీన అనివార్యం మైత్రిపాల మహత్యత్ మహీంద మహత్యత్ ఎక్కువ వీ యుతుయి అనివార్యం.